తతశ్చైనమన్యేన శేష్ఠా ప్రాశీర్యేన చైతం పూర్వర్షయ ప్రాశ్నన్ జ్యేష్ఠతస్తే ప్రజామరిష్యతీత్యేన వాహ తం వాహన్నార్వాంచన్న వాంచన్న ప్రత్యంచం బృహస్పతినా శేష్ఠా తేనైనం ప్రాశేషం తేనైన వజీరమం ఏష వావోదన సర్వాంగ సర్వపరు సర్వతనోః సర్వాంగదేవ సర్వపరు సర్వతనోః సంభవతి దేవం వేద తదశ్చైనమన్యాభ్యాం శ్రోత్రాభ్యాం ప్రాశీర్యాభ్యాం చైతం పూర్వర్షయ ప్రాశ్నం బహిరోభవిష్యసీత్యేన వాహ తం వా అహం నార్వాంచన్న పరాహంచన్న ప్రత్యంచం ద్యావాహ పృథివీభ్యాం శ్రోత్రాభ్యాం తాభ్యావేదం ప్రాశేషం తాభ్యావేదమీగమం ఏష వావోధ సర్వాంగ సర్వపరు సర్వతనోః సర్వాంగదేవ సర్వపరు సర్వతనోః సంభవతి దేవం వేద తదశ్చైనమన్యాభ్యామక్షేభ్యాం ప్రాశీర్యాభ్యాం చైతం పూర్వర్షర ప్రాశ్చన్న అంధో భవిష్యసీత్యేన వాహ తం వా అహం నార్వాంచన్న పరాంచన్న ప్రత్యంచం సూర్యాచంద్రమసాభ్యామక్షేభ్యాం తాభ్యామేనం ప్రాశేషం తాభ్యామేనమజీగమం ఏష వావోదన సర్వాంగ సర్వపరు సర్వతనోః సర్వాంగదేవ సర్వపరు సర్వతనోః సంభవతి యదేవం వేద తతశ్చైనమన్యేన ముఖేన ప్రాశీర్యేన చైతం పూర్వర్షర ప్రాశ్నన్ ముఖతస్తే ప్రజామరిష్యతీత్యేన వాహ తం వా అహం నార్వాంచన్న పరాంచన్న ప్రత్యంచం బ్రహ్మణా ముఖేన తేనైనం ప్రాశీషం తేనైనమజీగమం ఏష వావోదన సర్వాంగ సర్వపరు సర్వతనోః సర్వాంగదేవ సర్వపరు సర్వతనోః సంభవతి దేవం వేద తతశ్చైనమన్యయా జిహ్వయా ప్రాశీర్యయా చైతం పూర్వర్షర ప్రాశ్నన్ జిహ్వాదే మరిష్యతీత్యేన వాహ తం వా అహం నార్వాంచన్న పరాంచన్న ప్రత్యంచం అగ్నేర్జిహ్వయా తైనం ప్రాశీషం తైనమజీగమం ఏష వావోదన సర్వాంగ సర్వపరు సర్వతనోః సర్వాంగదేవ సర్వపరు సర్వతనోః సంభవతి యదేవం వేద తతశ్చైనమన్యైర్దంతైః ప్రాశీర్యైశ్చైతం పూర్వర్షర ప్రాశ్నం దంతాశ్చేషస్యంతీత్యేన వాహ తం వాహం నార్వాంచన్న పరాంచన్న ప్రత్యంచం ఋతుభిర్దంతైః తైరేణం ప్రాశేషం తైరేణమజీగమం ఏష వావోదన సర్వాంగ సర్వపరు సర్వతనోః సర్వాంగదేవ సర్వపరు సర్వతనోః సంభవతి దేవం వేద తతశ్చైనమన్యేః ప్రాణాపానేః ప్రాశీర్యైశ్చైతం పూర్వర్షర ప్రాశ్నన్ ప్రాణాపానాస్త్వాహాస్యంతీత్యేన వాహ తం వా అహం నార్వాంచన్న పరాంచన్న ప్రత్యంచం ఋతుభిర్గిరిత్కాలపానేః తైరేణం ప్రాశేషం తైరేణమజీగమం ఏష వావోదన సర్వాంగ సర్వపరు సర్వతనోః సర్వాంగదేవ సర్వపరు సర్వతనోః సంభవతి దేవం వేద తతశ్చైనమన్యేన వ్యచేసా ప్రాశీర్యేన చైతం పూర్వర్షర ప్రాశ్నం రాజయక్ష్మస్వాహరిష్యతీర్యేన వాహ తం వా అహం నార్వాంచన్న పరాంచన్న ప్రత్యంచం అంతరిక్షేణ వ్యచేసా తేనైనం ప్రాశీషం తేనైనమజీగమం ఏకభావో ధనసర్వాంగసర్వపరుసర్వతరోః సర్వాహంగరేవ సర్వపరుసర్వతరోః సంభవతి దేవం వేద తదస్తేనమన్యేన పృష్ఠేన ప్రాధీర్యేణ చైతం పూర్వర్షర ప్రాష్టం విద్యుత్వాహరిష్యదీత్యేన వాహ తం వాహన్నార్వాంచన్న పరాంచన్న ప్రత్యంచం దివార్ష్ఠేన తేనైహీనం ప్రాధీరం తేనైహీనమజీగమం ఏష వావో ధనసర్వాహంగసర్వపరుసర్వతనోః సర్వాహంగరేవ సర్వపరుసర్వతనోః సంభవతి దేవం వేద తదశ్చైనమన్యేనో సా ప్రాచీర్యేణ చైతం పూర్వర్షర ప్రాశ్చం కృష్యానరాహస్యశీత్యేన వాహ తం వాహన్నార్వాంచన్న పరాంచన్న ప్రత్యంచం పృథివ్యోరసా తేనైహీనం ప్రాశేషం తేనైహీనమజీగమన్ ఏష వావో ధనసర్వాహంగసర్వపరుసర్వతనోః సర్వాహంగరేవ సర్వపరుసర్వతనోః సంభవతి దేవం వేద తతశ్చైనమన్యేనోదరేణ ప్రాశీర్యేణ చైతం పూర్వర్షర ప్రాష్టం ఉదరదారస్వాహరిష్యదీత్యేన వాహ తం వాహన్నార్వాంచన్న పరాంచన్న ప్రత్యంచం సత్యేనోదరేణ తేనైహీనం ప్రాశేషం తేనైహీనమజీయమాన్ ఏష వావో ధనసర్వాంగసర్వపరుసర్వతనోః సర్వాంగరేవ సర్వపరుసర్వతనోః సంభవతి దేవం వేద తతశ్చైనమన్యేన వస్తిరా ప్రాశీర్యేణ చైతం పూర్వర్షర ప్రాష్టం అప్సుమరిష్యసీత్యేన వాహ తం వాహన్నార్వాంచన్న పరాంచన్న ప్రత్యంచం సముద్రేణ వస్తిరా తేనైహీనం ప్రాశేషం తేనైహీనమజీగమన్ ఏష వావో ధనసర్వాహంగసర్వపరుసర్వతనోః సర్వాహంగరేవ సర్వపరుసర్వతనోః సంభవతి దేవం వేద తదశ్చైనమన్యాభ్యాః పూర్వభ్యాం ప్రాచేర్యాభ్యాం చైతం పూర్వర్షర ప్రాష్టం ఊరూయే మరిష్యత ఇత్యే నమః తం వాహన్నార్వాంచన్న పరాంచన్న ప్రత్యంచం మిత్రావరుణగౌరవరుభ్యాః తాభ్యాః వేదం ప్రాశేషం తాభ్యాః వేదమజీగమన్ ఏష వావో ధనసర్వాంగసర్వపరుసర్వతనోః సర్వాంగరేవ సర్వపరుసర్వతనోః సంభవతి దేవం వేద తదశ్చైనమన్యాభ్యాః వష్టీవద్భ్యాం ప్రాయేర్యాభ్యాం చైతం పూర్వర్షర ప్రాశ్నం శ్రామో భవిష్యసీత్యేనమాహ తం వాహన్నార్వాంచన్న పరాంచన్న ప్రత్యంచం తష్టోరష్టీవద్భ్యాః తాభ్యాః మేనం ప్రాశేషం తాభ్యాః మేనమజీయమన్ ఏష వావో ధనసర్వాంగసర్వపరుసర్వతనోః సర్వాంగరేవ సర్వపరుసర్వతనోః సంభవతి దేవం వేద తదశ్చైనమన్యాభ్యాం పాదాభ్యాం ప్రాచీర్యాభ్యాం చైతం పూర్వర్షర ప్రాశ్నం బహునారీభవిష్యసీత్యే నమః తం వాహన్నార్వాంచన్న పరాంచన్న ప్రత్యంచం అశ్వినోః పాదాభ్యాం తాభ్యాః వేనం ప్రాశేషం తాభ్యాః వేనమజీగమన్ ఏష వావో ధనసర్వాంగసర్వపరుసర్వతనోః సర్వాంగరేవ సర్వపరుసర్వతనోః సంభవతి దేవం వేద తదశ్చైనమన్యాభ్యాం ప్రపదాభ్యాం ప్రాచీర్యాభ్యాం చైతం పూర్వర్షర ప్రాశ్నం సర్వస్వాహరిష్యసీత్యే నమః తం వాహన్నార్వాంచన్న పరాంచన్న ప్రత్యంచం సవిత ప్రపదాభ్యాం తాభ్యాః వేనం ప్రాశేషం తాభ్యాః వేనమజీగమన్ ఏష వావో ధనసర్వాంగసర్వపరుసర్వతనోః సర్వాంగలే సర్వరు సర్వధనోస్తంభవేద తదస్తైరన్యాభ్యాం హస్తాభ్యాం రాశీర్యాభ్యాం చైదం పూర్వర్షయ ప్రాశ్నం బ్రాహ్మణం హరిష్యసీత్యే నమః తం వాహన్నార్వాంచన్న పరాంచన్న ప్రత్యంచం రథస్య హస్తాభ్యాం తాభ్యా వేరం ప్రాశేషం తాభ్యా వేరవదీగమం ఏషమావోహోదనస్సర్వాహంగస్సర్వతనోస్సర్వాహంగలేవసర్వపరుస్సర్వతనోస్సంభవతిదేవం వేద తదస్తేనమన్యరాః ప్రతిష్ఠరాః ప్రాశీర్యయాః చైతం పూర్వర్షరప్రాష్టం అప్రతిష్టానోర్షసీత్యే నమః తం వాహన్నార్వాంచన్న పరాంచన్న ప్రత్యంచం సతే ప్రతిష్టాయ తలేహీనం ప్రాశీషం తలేహీనమజీగమం ఏష వావోహోదనః సర్వాహంగః సర్వపరుః సర్వతనోః సర్వాహంగరేవ సర్వపరుః సర్వతనోః సంభవతి జదేవం వేద ఏతద్వయే బ్రద్ధస్య విష్టవయ్యదోహోదనః ప్రధ్రణో గోభవతి వృద్ధస్య విష్టవిశ్వజతేజదేవం వేద ఏతస్మాద్వావోధనాత్రయస్త్రింశతం లోకాన్నిర్మీల ప్రజాపతిః తేషాహం ప్రజ్ఞానాయజ్ఞమసృజత సదేవం విదుర ఉపద్రష్టా భవతి ప్రాణం రుణద్ధి నజ ప్రాణం రుణద్ధి సర్వజ్ఞానిం దీయతే నజ్ఞానిం దీయతే పురైరం జలస ప్రాణో జహాతి ప్రాణాయ నమోజస్య సర్వమిదం వశే యో భూతః సర్వస్యేశ్వరో యస్మిన్ సర్వం ప్రతిష్ఠితం నమస్తే ప్రాణఖండాయ నమస్తే స్తనయుత్రవే నమస్తే ప్రాణవిద్యుతే నమస్తే ప్రాణవర్షదే యత్ప్రాణస్తనయుత్రులాభిక్రందత్యోషధీః సమీయంతే గర్భాహం దధతేథో బల్వీర్విజాయంతే యత్ప్రాణవితావాదతేభిక్రందత్యోషధీః సర్వం తదా ప్రమోదతే యత్కించ భూమ్యామధి యదా ప్రాణోభ్యవర్షేద్వర్షేణ పృథివీం మహీం పశవస్తప్రమోదం తే మహో వైనో భవిష్యతి అభివృష్టావోటధన ప్రాణేన సమర్వాదిరం ఆయుర్వేన ప్రాతిహీతర సర్వాహారసురభీరగః నమస్తే స్వాజయతే నమో అస్తు పరాజయతే నమస్తే ప్రాణనిష్ఠరాధీహీనాజోదతే నమః నమస్తే ప్రాణ ప్రాణతే నమో అస్తు పరాజయతే పరాజీనాహారతే నమః ప్రదీజీనాహారతే నమః సర్వస్మై జగన్నమః జాతే ప్రాణ ప్రియాతనోర్యోతే ప్రాణ ప్రేరసి అరోయర్ధేణజనంతవరతస్కరణోధేహి జీవతే ప్రాణ ప్రజా అనోవస్తే పితా పుత్రమేవ ప్రియం ప్రాణోహర సర్వస్యేశ్వరో యచ్చ ప్రాణతిరచ్చన ప్రాణో మృత్యు ప్రాణస్తగ్మా ప్రాణం దేవా ఉపాసతే ప్రాణోహర సత్యవాదిన ఉత్తమే లోకాదర్శతే ప్రాణో విరాట్ ప్రాణోదేష్టే ప్రాణం సర్వ ఉపాసతే ప్రాణోహర సూర్యశ్చంద్రమా ప్రాణవాహ ప్రజాపతి ప్రాణవాణోన్ ప్రాణముచ్యతే యేహ ప్రాణాహీతో పాలో వ్రీహిరుచ్యతే అపాహది ప్రాణది పురుషో గర్భే అంతరా యదా త్వం ప్రాణ జన్మస్య సజాయతే పునః ప్రాణమాహుర్మాతరిశ్వాహారం వాతో ప్రాణముచ్యతే ప్రాణేహ భూతం భవ్యం చ ప్రాణే సర్వం ప్రతిష్ఠితం ఆ సర్వణీరాహంగిరసేర్వైర్మరుష్యజాగుత ఓషధన ప్రజాయంతే యదా త్వం ప్రాణ జన్మసి యదా ప్రాణో అభ్యవర్షేద్వర్షేణ పృథివీం మహీం ఓషధన ప్రజాయంతే సోయా కాశ్చ విరుధాః యస్తే ప్రాణైరం వేదరశ్మింశ్చాసి ప్రతిష్ఠితః సర్వే తస్మై బలింభరానముష్మిల్లోకముత్తమే యథా ప్రాణవలిహతస్తభ్యం సర్వా ప్రజాయమాః ఏవాతస్మై వయం భారాన్యస్తాః శృణవత్సుశ్రవః అంతర్గర్భశ్చరతి దేవతా స్వాభూతో భూతః సమో జాయతే పురాః స భూతో భవ్యం భవిష్యత్ పితా పుత్రం ప్రవీవేశా సతీభిః ఏకం పాదం నోక్షీదతి సలిలార్ధం స ఉచ్చరన్ యదంగరముఖిదేన్నైవాద్యనశ్వస్యాన్నరాత్రీనాహస్యాన్నవ్యుచ్చేత్ కదాచన అష్టాచక్రం వర్తతలేకరేమి సహస్రాక్షరం ప్రపురోని పశ్చా అర్ధేన విశ్వం భువనం జగాన జగస్యార్ధం కరతమస్స కేతుః యో అస్య విశ్వజం మరజీషే విశ్వస్య చేష్టతః అన్నేషు క్షిప్రసంవదే తస్మై ప్రాణ నమోస్తుతే యో అస్య సర్వజం మనలీషే సర్వస్య చేష్టతః అతంద్రో బ్రహ్మణాధీర ప్రాణో మానో తిష్ఠతు ఊర్ధ్వస్తుప్తేషు జాగారనుతిరిజం నిపద్యతే న సుప్తమస్య సుప్తేష్వను శుశ్రావ కశ్చన ప్రాణమామత్పరిజావృతో న వదన్యో భవిష్యసి అపాంగర్భమివ జీవసే ప్రాణభద్రా విద్వామణి బ్రహ్మచారీష్ణంశ్చరతి రోదసీ ఉభే తస్మిన్ దేవా సమ్మానసో భవంతి సదాధార పృథివీం దివం చాచార్యాం తపసా పిపర్తి బ్రహ్మచారిణం పితరో దేవజనా పృథక్ దేవానుసంయంతి సర్వే గంధర్వాయే నమన్ వాహాన్ సర్వాంసేవాంస్తపర్తి ఆచార్య ఉపనగమానో బ్రహ్మచారిణం కృణుతే గర్భవంత తమ్ రాత్రే తిస్ర ఉదరే విభక్తితం జాతం ద్రష్టోమభితం జేవాయం సమిత్రేతివేద్యోర్దితేజోతాంతరిక్షం సమిధా ప్రణాతి బ్రహ్మచారీ సమిధామేఖనజాశ్రమేణ లోకాంస్తపసా విమర్తి పూర్వో జాతో బ్రహ్మణో బ్రహ్మచారీ ఘర్మం వసాహారస్తపసోదతిష్ఠత్ తస్మాజ్జాతం బ్రాహ్మణం బ్రహ్మజ్యేష్ఠం దేవాశ్చ సర్వే అమృతేన సాకం బ్రహ్మచార్యేతి సమిధా సమిద్ధః కాష్టం వసాహనో దీక్షితో దీర్ఘశ్మశ్రుః ససజ్జరేతి పూర్వస్మాదుత్తరం సముద్రం లోకాన్ సంగ్రభ్య బహురాచరిక్రత బ్రహ్మచారీ జనయన్ బ్రహ్మాపో లోకం ప్రజాపతిం పరమేష్ఠిలం విరాజం గర్భో భూత్వా అమృతశ్చయో నావింద్రో భూత్వా అసూరాంస్తదర్హ ఆచార్యస్తదక్ష నభాసీ ఉభేజిమే ఉర్వీ గంభీరే పృథివీం దివం చ తే రక్షతి తపసా బ్రహ్మచారీ తస్మిన్ దేవా సమ్మానసో భవంతి ఇమాం భూమిం పృథివీం బ్రహ్మచారీ భిక్షామాజభార ప్రథమో దివం చ తే కృత్వా సమిధాముపాస్తే తచోరార్పిత భువనాని విశ్వాః అర్వాగణ్యః పరో అన్యో దివస్పృష్టాద్ముహాః విధీరిహీతౌ బ్రాహ్మణస్య కౌరక్షతి తపసా బ్రహ్మచారీ తత్కేవలం కృణుతే బ్రహ్మ విద్వాన్ అర్వాగణ్యయితో అన్యః పృథివ్యా అగ్నే సమేతో నభసీ అంతరేవే తయోశ్రయంతే రశ్మజోధీ దృఢాస్థానా తిష్ఠతి తపసా బ్రహ్మచారీ అరిక్రందం స్థలయం నరుణశ్రీతింగో బృహచ్చేపోనుభూమౌజభార బ్రహ్మచారీ సింఛతి సారోరేత పృథివ్యాం తేన జీవంతి ప్రదిశశ్చతస్రః అగ్నౌ సూర్యే చంద్రమాసి మాతరిష్వన్ బ్రహ్మచార్యా ఆప్సు సమిధమాదధాతి కాసాః మధ్యేం శ్రీమృతగభ్రేతరంతి కాసామాజ్యం పురుషో వర్షమాపాః ఆచార్యో మృత్యుర్వరుణస్వమోషధనః పరాః జీవోలాః ఆసన్ సల్లాః నస్తైరిదం స్వా ఆరాభృతం అమాభృతం కృణుతే కేవలమాచార్యో భూత్వా వరుణో యజ్జేదిక్షత్ ప్రజాపతో తద్బ్రహ్మచారీ ప్రాయచ్ఛత్ స్వాన్మిత్రో అధ్యాత్మనః ఆచార్యో బ్రహ్మచారీ బ్రహ్మచారీ ప్రజాపతి ప్రజాపతిర్విరాజతి విరాడిం రోహభవద్వాసి బ్రహ్మచర్యేణ తపసా రాజా రాష్ట్రం విరక్షతి ఆచార్యో బ్రహ్మచర్యేణ బ్రహ్మచారిణమిచ్ఛతే బ్రహ్మచర్యేణ కన్యాయువానం విందతే పదిం అనడ్వాన్ బ్రహ్మచర్యేణాశ్వో ఘాసం దీహీర్షతి బ్రహ్మచర్యేణ తపసా దేవా మృత్యుమపాఘత ఇంద్రోహ బ్రహ్మచర్యేణ దేవేభ్యస్వా ఆరాభరత్ ఓషధోభూత భవ్యమహోరాత్రే వనస్పతి సంవత్సర సహర్దుభిస్తే జాత బ్రహ్మచారిణాః పార్థివా దివ్యా పశవ అరణ్యా గ్రామ్యాశ్చరే అవక్షా పక్షిణశ్చరే జాత బ్రహ్మచారిణాః పృథక్ సర్వే ప్రజాపత్యా ప్రాణానాత్మసో బిభ్రతి తాన్ సర్వాన్ బ్రహ్మ రక్షతి బ్రహ్మచారిణ్యాభృతం దేవానామేతత్వరిషోదమనభ్యారూఢం చరతి రోచమానం తస్మా జాతం బ్రాహ్మణం బ్రహ్మ జ్యేష్ఠం దేవాశ్చ సర్వే అమృతేన సాకరం బ్రహ్మచారీ బ్రహ్మ భ్రాజతి భర్తి తస్మిన్ దేవాధివిశ్వే సమూతాః ప్రాణాపానో జలజన్నాజ్ఞానం వాచో మనో హృదయం బ్రహ్మ మేధా చక్షుశ్రోత్రం యశో అస్మాసో ధేయ్యన్నం లేతో లోహితముదరం తాని కల్వద్బ్రహ్మచారీ సలిలస్య పృష్ఠే తమో తిష్ఠత్తప్యమాహారః సముద్రే సస్నాతో బభ్రుపింగళ పృథివ్యాం బహురోచతే అగ్నిం రోమో వనస్పతి దోషధీరుత విరుధాః ఇంద్రం బృహస్పతిం సూర్యం తేనో ముంచంతుం హరతః భ్రోమో రాజానం వరుణం మిత్రం విష్ణుమథోభరం అంశం వివస్వంతం రూపస్తేనో ముంచంతుం హరతః భ్రోమో దేవం స వితారం ధాతారముతభూషణం తక్షాలమతిరంభోవస్తేనోవంచంతం భరతః గంధర్వాప్సరసో భ్రోమ అశ్వినా బ్రహ్మణస్పతిం అర్యమానామయో దేవస్తేనోవంచంతం భరతః అహోరాత్రే ఇదంభ్రోవస్సూర్యాజం దేవతాః ఉభా విశ్వానాదిత్యాన్భ్రోవస్తేనోవంచంతం భరతః వాగం రోమ పర్జన్యమంతరిక్షపథో దిశాః ఆచార్య సర్వా భ్రోమస్తేనో ముంచంతుం భరతః ముంచంతో వాజపత్యా అహోరాత్రే అథో ఉషాః సోమో వా దేవో ముంచతుజమాహుశ్చంద్రమాదితి పార్థివా దివ్యా పశవ అరణ్యా ఉదరే ములాః శకుంతాన్ పక్షిణో బ్రోమస్తేనో ముంచంతుం భరతః భవా సర్వామిదం బ్రోమోరుద్రం వాశుపతిశ్చరజః ఇషూర్యాలేషాం సంవిద్మతానః సంతు సదాః శివాః దివం బ్రోమో నక్షత్రాణి భూమిం యక్షాణి పర్వతాన్ సముద్రానద్యో వేషంతాస్తేనో ముంచంతుం భరతః సప్తర్షేన్వాదం బ్రోమోపో దేవే ప్రజాపతిం పితృవ్యమశ్రేష్టాం బ్రోమస్తేనో ముంచంతుం భరతః ఏ దేవాది విషదో అంతరిక్షతశ్చరే పృథివ్యాం శక్రాలే శితాస్తేనో ముంచంతుం భరతః ఆదిత్యా రుద్రావసవో దివి దేవా సర్వాణః అంగీరసోపనేషిణస్తేనో ముంచంతుం భరతః యజ్ఞం రోమో యజమానవృజ సామానిభేషజా యజోం యోత్రా బ్రోమస్తేనో ముంచంతుం భరతః పంచరాజ్యాని వీరుధాం సోమశ్రేష్టాని బ్రోమః గర్భోభంగోజమస్తహస్తేనో ముంచంతుం భరతః అరాజాన్ బ్రోమో రక్షాంసి తత్వాన్ పుణ్యజనాన్ పిత్రేణ మృత్యోరేకశతం బ్రోమస్తేనో ముంచంతుం భరతః మృతోన్ బ్రోమరుదుపదీరాత్రమృతాయనాన్ సమాః స సంవత్సరాన్మాసాంస్తేనోముంచంతుం భారః ఏతదేవాదక్షిణ పంచాత్రాంచ ఉదయత పురస్త్రాదత్తరాచక్రా విశ్వే దేవాస్తమేత్యతేనోముంచంతుం భారః విశ్వాహం దేవాలిదం భోవ సత్యసంధానతామృధాః విశ్వాహ్నిభ్యసహతేనోముంచంతుం భారః సర్వాహం దేవాలిదం భోవ సత్యసంధానతామృధాః సర్వాహ్నిభ్యసహతేనోముంచంతుం భారః భూతం రోమ భూతపతిం భూతానాముతయో బహిః భూతాని సర్వాః సంగత్యేనోముంచంతుం భారః యా దేవే పంచ ప్రతిశోజే దేవా ద్వాదశత్తమాః సంవత్సరస్య ఏదం సాస్తేన సంతు సదాః శివాః యన్మాతరీరథక్రీతమృతం వేదభేషజం కలింద్రో అప్సు ప్రావేషయత్రావో దత్తభేషజం ఉచ్ఛిష్టే నామ రూపందోచ్ఛిష్టే లోకాహీతః ఉచ్ఛిష్ట ఇంద్రశ్చాగ్నిష్ట విశ్వమంతః సమాహీతం ఉచ్ఛిష్టే ద్యావా పృథివీ విశ్వం భూతం సమాహీతం ఆపః సముద్ర ఉచ్ఛిష్టే చంద్రమా వాతాహీతః సన్నుచ్ఛిష్టే అసంష్టోభో మృత్యుర్వాజ ప్రజాపతిః లౌక్యాముచ్ఛిష్టాయ క్రావ్రశ్చత్రశ్చామిశ్రీయమణి దృఢోదృంహస్థిరోన్యా బ్రహ్మ విశ్వసజోదశ నాభీమివ సర్వదశ్చక్రముచ్ఛిష్టే దేవతా శిరాః రక్షామయజురుచ్ఛిష్టముద్గీత ప్రస్తోతం స్తుతాం హింకార ఉచ్ఛిష్టే స్వరస్తాం నో మేనిష్టేతం మలి ఐంద్రాగ్నం పావమానం మహానాం నేర్మహావ్రతం ఉచ్ఛిష్టే యజ్ఞస్యాంగాన్యంతర్గర్భానివ మాదరి రాజసోయం వాజపేయమగ్నిష్టోమస్తదధ్వరః కర్కాశ్వమేధా ఉచ్ఛిష్టే దేవవర్హ్యమజింతమః అజ్ఞాధేనమథో దీక్షాకామప్రచ్ఛందసాసః ఉత్సన్నా యజ్ఞా సత్రాన్నుచ్ఛిష్టేధి సమాహీతాః అగ్నిహోత్రం చ వృషకారో ప్రదంతపాః దక్షిణేష్టం పూర్తం చోచ్ఛిష్టేధి సమాహీతాః ఏకరాత్రోద్విరాత్రః సద్యక్రీరక్రీరుక్షాః భూతం నిహితముచ్ఛిష్టే యజ్ఞస్యాణోరి విద్యయాః చతురాత్రః పంచరాత్రశ్చక్రాత్రశ్చోభయసః షోడశీసప్తరాత్రశ్చోచ్ఛిష్టాజ్ఞిరే సర్వే యజ్ఞామృతే హితాః ప్రతీహారో నిధనం విశ్వజిచ్చాభిజిచ్చయః సాన్నాదిరాత్రముచ్ఛిష్టే ద్వాదశాహో విధర్మరి సోనృతాసన్నతి క్షేమస్పథోద్యామృతం సహాః ఉచ్ఛిష్టే సర్వే ప్రత్యంచక్రామాకామేరతాదృపుః నవభూయేః సముద్రావచ్ఛిష్టేధి శృతాదిపాః ఆసూర్యో భాత్యుచ్ఛిష్టే హోరాత్రే విదమ్మది ఉపహవ్యం విశోమంతయ్యే చ యజ్ఞాగుహాహితాః విభక్తి భర్తా విశ్వస్యోచ్ఛిష్టో జనితః పితా పితా జనితురుచ్ఛిష్టోసో పౌత్రః పితామహః సక్షీ విశ్వస్యేషాః నోవృషా భూమ్యాః మతిజ్ఞాః విదం సత్యం తపో రాష్ట్రం శవో ధర్మశ్చ కర్మ చ భూతం భవిష్యదుచ్ఛిష్టే వీర్యం లక్ష్మీర్బలం బలే సమృద్ధిరోజాగో క్షత్రం రాష్ట్రం షడుర్వ్యాః సంవత్సరాద్యుచ్ఛిష్టైడాః ప్రైషాగ్రహాః హరిః చతుర్హోతారా ప్రియశ్చాతుర్మాస్యాని నీవిదాః ఉచ్ఛిష్టే యజ్ఞాహోత్రా పశుబంధాస్తదిష్టాయః అర్ధమాసాశ్చ మాసాశ్చాత్రమాదిభిః సహ ఉచ్ఛిష్టే ఘోషణీరాపస్తనయత్రుశ్రుతిర్మహీ శర్కరాస్యకతాశ్వారకోషధజో మేరుసృణాః అభ్రాణి విద్యుతో వర్షముచ్ఛిష్టే సంశ్రేతాశ్రితా ప్రాప్తిస్తమాప్తిర్వ్యాప్తిర్మహాయేధతుః అద్యాప్తిరుచ్ఛిష్టే భూదిష్టాహీతా నిహీతాహితా యచ్చ ప్రాణతి ప్రాణేన యచ్చ పశ్యతి చక్షుషా ఉచ్ఛిష్టాజ్ఞే సర్వే దివి దేవాది విశ్రుతాః విరస్రామానిచ్ఛందాంసి పురాణం యజూషాదః ఉచ్ఛిష్టాజ్ఞే సర్వే దివి దేవాది విశ్రుతాః ప్రాణపానో చక్షుశ్రోత్రపక్షిదిష్టక్షిదిష్టరా ఉచ్ఛిష్టాజ్ఞే సర్వే దివి దేవాది విశ్రుతాః ఆనందమోదా ప్రమోదోభీవోదముదశ్చరే ఉచ్ఛిష్టాజ్ఞే సర్వే దివి దేవాది విశ్రుతాః దేవా పితరో మనుష్యా గంధర్వాప్సరసశ్చరే ఉచ్ఛిష్టాజ్ఞే సర్వే దివి దేవాది విశ్రుతాః యన్మన్యుర్జాయామావహత్సంకల్పస్య గృహాదధి కాదన్యన్యాః కేవలః కముజ్జేష్ఠవరో భవద్ తపశ్చైవాస్తాం కర్మ చాంతర్మహత్యాన్నవే తాదన్యన్యాస్తే వరా బ్రహ్మజ్యేష్ఠవరో భవద్ నశేషాకమాజాయం తదేవాదేవేభ్యః పురా యోరేతాం విద్యాత్ ప్రత్యక్షం సవ అద్య మహద్వాదే ప్రాణాపానో చక్షుశ్రోత్రమక్షితిశ్చక్షితిశ్చయా వ్యానో దానో వాంగ్మనస్తేవా ఆపోతిమావహన్ అజాతాభ్రం ఋతవోధో ధాతా బృహస్పతిః ఇంద్రాగ్నీ అశ్వినాతరిహి కంతే జ్యేష్ఠముపాసత తపశ్చైవాస్తాం కర్మ చాంతర్మ హత్యాన్నవే తమోహవర్గే కర్మణస్తత్తే జ్యేష్ఠముపాసత ఏతాదేద్భ్యో యః పూర్వాజావద్ధాతరయజిద్మేదుః యో వేతాం విద్యాన్నామధా సమన్వేత పురాణమిత్ కుత ఇంద్రః కుత స్తోమః కుతో అగ్నిరజాయత కుత స్పష్టా సమభవత్ కుతో ధాతా జాయత ఇంద్రానింద్రస్వమాత్ స్వమో అగ్నేరగ్నిరజాయత త్వష్టాభయజ్ఞే త్వష్టుర్ధాతుర్ధాతా జాయత ఏతా సందశ జాతా దేవా దేవేభ్యః పురా పుత్రేభ్యో లోకం దత్వా కస్మింస్తే లోకాః సదే యదాగేజానస్థిస్తావ మాంసం మజ్జానమాభారత శరీరం కృత్వా పాదవత్తం లోకమను ప్రావీశత్ కుతః కేశాన్ కుతః స్నావ కుతో అస్థీన్యాభారత అంగాపర్వాణి మజ్జానం కో మాంసం కుతాభారత సంసితో నామదే దేవాలే సంభారాన్ సమభారన్ సర్వం సంసిచ్య మధ్యం దేవా పురుషమావీశన్ ఊరువాదావష్టీవంతౌ శిరోహస్తావధో ముఖం పృష్ఠేర్మద్యే పార్శ్వేకస్తత్సమదధాతృభిః శిరోహస్తావధో ముఖం జిహ్వాం దేవాశ్చ కీకసాః త్వచా ప్రావృత్య సర్వం తత్సంధాసమదధాద్మహి యత్తచ్చరీరమశయత్సంధజా సంహీతం మహద్ ఏనేతమగ్నిరోచతే గోహస్మిన్ వర్ణమాభారత్ సర్వే దేవా ఉపాధిక్షం తదజానాద్వధూస్తతి ఈశావశస్య యాజాయాసాస్మిన్ వర్ణమాభారత్ యదాత్మష్టాప్యత్రేణ పితాత్మష్టుర్యముత్తరః గృహం గత్వా మద్యం దేవా పురోషమావీశన్ స్వప్రోవేతంద్రేంద్రేష్పాత్మానో నామ దేవతాః జలాఖాత్యం బాలిత్యం శరీరమను ప్రావేశన్ స్థేయం దుష్కృతం రేజినం సత్యం యజ్ఞోయథో బృహత్ బలం చ క్షత్రమోజశ్చ శరీరమను ప్రావేశన్ భూమిశ్చ భూతిశ్చ రాతరో రాతరశ్చరాః క్షుధశ్చ సర్వాస్తృష్ణాశ్చ శరీరమను ప్రావేశన్ నిందాశ్చ వా అనిందాశ్చ యచ్చహంతే దినేతి చ శరీరం శ్రద్ధా దక్షిణా శ్రద్ధా చాను ప్రావేశన్ విద్యాశ్చ వా అవిద్యాశ్చ యచ్చాన్యదోపదేశ్యం శరీరం బ్రహ్మ ప్రావేశతి సామాధో యజోః ఆనందామోదా ప్రమోదో భీమోదముదశ్చరే అసో నరిష్టా నృత్తాదిశరీరమను ప్రావేశం ఆలాపాశ్చ ప్రలాపాశ్చాభిలాపలపశ్చే శరీరం సర్వే ప్రావేశం నాయుధ ప్రయోజితా ప్రాణాపానౌ చక్షుశ్రోత్రమక్షితిశ్చక్షితిశ్చ యానోదానౌ వాన్మన శరీరేణ తనీయంతే ఆశిరశ్చ ప్రాశిరశ్చ సంశిరో ప్రశిరశ్చ చిత్తాని సర్వే సంకల్పాశ్చరీరమను ప్రావేశం ఆస్నేయీశ్చాస్తేయీశ్చత్వరణాక్రేపణాశ్చ ఉల్యాశ్రుక్రా స్థూల అవస్థాభిః వత్సావసాదరన్ అస్తీకృత్వా సమిధాకృష్టావో అసాదరన్ వేదకృత్వాజ్యం దేవా పురుషమావీశం యాపోయాశ్చ దేవతాయా విరాగ్బ్రహ్మణా సహ శరీరం బ్రహ్మ ప్రావేశరీరేధి ప్రజాపతి సూర్యశ్చక్షుర్వాత ప్రాణం పురుషస్య విభేజిరే అథాస్తేతరమాత్మానం దేవా ప్రాయచ్ఛన్నగ్నే తస్మాన్నే విన్వాన్ పురుషమిదం బ్రహ్మేతి మన్యతే సర్వాహ్యస్మిన్ దేవతా గావో గోష్ఠ ఇవాసతే ప్రథమేన ప్రమాణేన మేధా విశ్వం విగచ్చతి అదనేకేన గచ్చత్యదనేకేన గచ్చతి హైకేన నిషేమతే అప్సుస్తేమాసు వృద్ధాసు శరీరమంతరాహితం తస్మిన్ చవోధ్యంతరా తస్మాచ్చవోధ్యుచ్యతే ే బాహవో యా ఇష బోధం వదాం వీర్యాణి చ అశీన్ పరశూనాయూధం చిత్తాకూతం చ యద్ధృతి సర్వం దదర్బుదే తమమిత్రే జ్యోతిషే గోరోధారాంశ్చ ప్రదర్శయ ఉత్తిష్ఠత సన్నశ్యధ్వం మిత్రా దేవజనాయూజం సందృష్టా గుత్రావస్తంతు యానో మిత్రాణ్యర్బుదే ఉత్తిష్టత మారభేధామాదారసంతానాభ్యా అమిత్రాణాం సేనా అభిసత్రమర్బుదే అర్బుదిం నామయో దేవైశానశ్చ నిర్బుదిః యాభ్యామంతరిక్షమావృతమియం చ పృథివీమహి తాభ్యామింద్రవేదిభ్యామహం నిరమన్వే సేనయా ఉత్తిష్టత్వం దేవజనార్బుదే సేనయా సహ భంజన్ అమిత్రాణాం సేనాహం భోగేభిః పరివారయ సప్తజాతాన్యద్భుత ఉదాహరణాం సమీక్షయన్ తేభిష్టాజ్యే ఉదే సర్వైరుత్తిష్ట సేనయా ప్రతిజ్ఞానాశ్రుముఖీ క్రోధకన్యే చక్రోశతు విదేశీ పురుషే హరేరదితే అద్భుతే తవ సంకర్షంతి కరోకరం మనసా పుత్రమిచ్ఛంతి పరిభ్రాతరమాస్వాన్వదితే అద్భుతే తవ పరిక్లవాజాష్కమదాగృద్ధాశ్చేనాపతత్రిణాంసాశ్రగులయత్రప్యంతమిత్రేణమేక్షయం రజితే అద్భుతే తవ అథో సర్వం స్వాపదం మక్షేకాద్రప్యదుమీ పౌరుషేధిగుణపేరథితే అద్భుతే తవ ఆగృహీతం సంబృహతం ప్రాణాపానాన్యర్బుదే విభాషాఘోషాశ్రయ్యం పవిత్రేణమేక్షయం రజితే అర్బుదే తవ ఉద్వేపయ సంయజంతాం భియామిత్రాం సంసృజ ఉరుగ్రాహేర్వాంకైర్విద్యామిత్రాన్యర్బుదే ముహ్యం తేషాం బాహవశ్చిత్తాకూతం చ యద్ధరి వైషాముచ్చేటిం జనరదితే అద్భుతే తవ ప్రతిఘ్నాస్కంధావంతోర పటూరావాఘ్నాకేష్యోరుద్యా పురుషే హతేరదితే అద్భుతే తవ సంవదీరసరూపాబుదాబోదే అంతః పాత్రేరీహతీ మృషాం దుర్నిహితైషిణీ సర్వాస్తాద్బుధే త్వమమిత్రేభ్యో దృశే కోరోరాంశ ప్రదర్శయ ఖడూరేణం క్రమాం ఖర్వీకాన్ ఖర్వవాసినీ యవూదారాంతర్హీతా గంధర్వాప్సారసశ్చ సర్పాయీతరచరణాక్షాహంసి చతుర్థముష్కాం చావదత కుంభముష్కాం అభిముఖాన్ స్వభ్యసారేతోభ్యసాః ఉద్వేపయతమద్భుతే మిత్రాణామోస్థితాః జయాంశ్రామిత్రాం జయతామింద్రమేదినో ప్రమ్లీనోదీర్శాం హోతో మిత్రోహమ్యద్భుతే అగ్నిర్బాధో వశికాజయంతేరయంతు సేనయా తయాద్భుతే ప్రణుత్తానామింద్రోహంతు వరం వరం అమిత్రాణాం సదేవేషాం ఉత్కేసంతు హృదయాన్యోద్ధ ప్రాణముదీషరు సౌష్కాశ్చ మనోవర్తతామమిత్రాన్ మోదమిత్రిణాః ఏ చ ధీరా ఏ చాధీరాః పరాంచోపధిరాశ్చ యే తమసారే చేతో పరాధోవస్తాభివాదినాః సర్వాంస్తామర్బుదేత్తమమిత్రేభ్యో దిశేకోరోదానాంశ్చ ప్రదర్శన అర్బోదిష్టత్రిషంధిష్టామిత్రాన్నో విధ్యరాథైషామింద్రమిత్రహన్హనాః వసదీపతే మిత్రాణాం సహస్రశః వనస్పతేన్ వానస్పత్యానోషధీరుధాః గంధర్వాత్సరసః సర్వాన్ దేవాన్ పుణ్యజనాన్ పిత్రేర్ సర్వాంస్తాం అద్భుతేత్తమమిత్రేభ్యో దిశేకోరోదానాంశ్చ ప్రదర్శన ఈశాం నో మరుతో దేవాదిత్యో బ్రహ్మణస్పతిః ఈశాం మహేంద్రశ్చాగ్నిశ్చ ధాతామిత్ర ప్రజాపతిః ఈశాం వర్షయశ్చక్రమిత్రేణేక్షయంద్రజితే అద్భుతేతవ తేషాం సర్వేషామీషా ఉత్తిష్టతే సన్నహ్యధ్వం మిత్రాదేవ జనాయోజన్ ఇమం సంగ్రామం సంజిత్య యథా లోకం నిష్టధ్వం.